కంటే మాటేనంట, కంటబడ్డ నిజమంతా అంట, రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూంట. పక్కనుంటే భయం ఇంకా ఎందుకంట, ఎవరంటే నాకేమంట, తప్పులుంటే ఒప్పునంట. మాటంటే మాటేనంట, కంటబడ్డ నిజమంతా అంట, వంట బెస్ట్ అని ఈ ఫీస్ట్ కు పిలుచుకొస్తిని, చేస్తు చెప్పి పోరా. ఇదే మా విందు భోజనం, మీరే మా బంధు వీడినం, రుచుల్లో మంచి కట్టలు ఎంచి తెలుపుతారా. అపార్థం చేసుకోరుగా, అనర్థం చెయ్యబోరుగా, యదార్థం చేదుగుంటది, పదార్థం చెత్తగున్నది, ఇది విందా నా బొంద, చిన్నోళ్ళు గోవింద, జంకేది లేదు ఇంక నీటెంక పీకెయ్యక పదర కుంక. నిజమంటే కంటాలంటా నిక్కుతుంటే తిక్క దిగుతాదంట, మొదలంటూ చెడతావంటా వెంటబడి తెగ తంచారంట. గోపి నా పక్కనుంటే భయం ఇంకా ఎందుకంట, ఎవరంటే నాకేమంట, తప్పులుంటే ఒప్పనంట. నిజమంటే కంటాలంటా నిక్కుతుంటే తిక్క దిగుతాదంట, రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూంట. రసయాత్ర సాగదా పక్కనుంటే భామా, కొరావు అసలు ట్రూతును, చూపాను చిసలు బూతును, చిక్కారు తప్పు చేసి ఇక మక్కెలి రగదన్ను. మాటంటే మాటేనంట, కంటబడ్డ నిజమంతా అంట, రుజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూ ఉంట. మాటంటే మాటేనంట, కంటబడ్డ నిజమంతా అంట,